కవ్వం చీలికినట్టే గుండెల్ని కలిగేస్తివే, యుద్ధం జరిగినట్టే ప్రాణాలు కుదిపేస్తివే. పాల సంద్రాలలో తట్టు దీవుల్లో పుట్టినట్టు ముత్తెల్లా ఉన్నదే ముక్కట్టు. కొన్ని అందాలు చూపెట్టు ఇంకొన్ని దాపెట్టు మొత్తంగా నాను రే ఊరెట్టు. ఎరవేసవే సంకురాత్రి సోకుల సంపదని, నరికేసవే నారాత్రి రిద్దరని. బంగాళ ఖాతంలో పడ్డావే బంతిరెక్క, ఎంతెంత తుఫాను రేపావే తస్సా చెక్క. నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిస్సమిస చూపిస్తివే, వయస్సుకు పగ్గాలు తెగ్గొట్టి నీ పదని సపాడిస్తివే. పిల్లా నచ్చావే హోయ్, నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిస్సమిస చూపిస్తివే, నా వయస్సుకు పగ్గాలు తెగ్గొట్టి నీ పదని సపాడిస్తివే. చెంపల్లో తారాడే రవ్వల జుంకీలా నన్నట్ట పెట్టేసుకో, పాదాలు ముద్దాడే మువ్వల పట్టీలా నీ జంట తిప్పేసుకో. నీ నుదుటి సవటల్లో కుంకాల బొట్టల్లే తడవాలి నా కళ, నీ ఓర చూపుల్లో విసిరేసి పోయిందే నా పాలి వెన్నెల. పిల్ల భూమికొక్క పిల్ల, నిన్ను వదిలేదెల్లా. మనసుకు అద్దాల జోడెట్టి నీ మిస్సమిస్స చూపిస్తివే, నా వయస్సుకు పగ్గాలు తెగ్గొట్టి నీ పదని సపాడిస్తివే. నిన్నట్ట చూస్తాంటే నన్నే చూస్తన్నట్టు కేరింతలై తినే. హో నీలాంటి పిల్లమ్మి మళ్ళొచ్చి నా కంట పడతాదో లేదోలే. ఓ వెయ్యి జనమాలు ఆలస్యమైతేనే నీకోసం చూస్తానే. సొట్ట బుగ్గ పిట్ట నీకు తాళి కట్ట, ముందుగానే పుట్ట. చూపిస్తివే నా వయస్సుకు పగ్గాలు తెగ్గొట్టి నీ పదని సపాడిస్తివే. ఎరవేసవే సంకురాత్రి సోకుల సంపదని, నరికేసవే నారాత్రి రిద్దరని. బంగాళ ఖాతంలో పడ్డావే బంతిరెక్క, ఎంతెంతా